నల్లబిల్లాలు పుస్తకం 11వ భాగం. దీనిలో 4వ అంశం పలాయన వేగం అలలు. తెల్ల మరుగుజ్జు ధార చాలా సాంద్రంగా ఉండవచ్చు, గొప్ప గురుత్వాకర్షణ కలిగి ఉండవచ్చు, కానీ న్యూట్రాన్ ధార అంతకన్నా సాంద్రమైనది, అంతకన్నా బలమైన గురుత్వాన్ని కలది. సైరస్ బీలో ఒక ఘన సెంటీమీటర్ ఘనపరిమాణం ఉన్న పదార్థం యొక్క ద్రవ్యరాశి 34,000 గ్రాములు ఉంటుంది. సూర్య అంతా లేదా సైరస్ బీ అంతా ద్రవ్యరాశి గల న్యూట్రాన్ తార నుండి ఒక ఘన సెంటీమీటర్ పదార్థాన్ని తీసుకుంటే దాని బరువు 1550 మిలియన్ టన్నులు ఉంటుంది. న్యూట్రాన్ తార నుండి ఓ ఘన కిలోమీటర్ ఘనపరిమాణం ఉన్న పదార్థం యొక్క ద్రవ్యరాశి మొత్తం భూమి ద్రవ్యరాశికి 1000 రెట్లు ఉంటుంది. ఇప్పుడు మీ బరువు 50 కిలోలు అనుకుందాం. మీరు కానీ సూర్యుడి మీద నుంచుంటే మీ బరువు 1400 కిలోలు ఉంటుంది. సైరస్ బి మీద మీ బరువు 1160 టన్నులు ఉంటుంది. సూర్యుడంత ద్రవ్యరాశి ఉన్న న్యూట్రాన్ తార మీద మీ బరువు 14 బిలియన్ టన్నులు ఉంటుంది. బలమైన గురుత్వాకర్షణ అంటే దాని నుండి ఇక ఎప్పటికీ తప్పించుకోలేమని కాదు. తగినంత వేగం ఉంటే పెద్ద వస్తువు నుండి కూడా తప్పించుకోవచ్చు, ఎందుకంటే దూరం పెరుగుతుంటే గురుత్వాకర్షణ క్షీణిస్తుంది. ఉదాహరణకి ఒక వస్తువు భూమి నుండి దూరం అవుతూ ఉంటే భూమి గురుత్వాకర్షణ దానిని వెనక్కి లాగుతూ దాని వేగాన్ని క్షీణింపజేస్తూ భూమికి తిరిగి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ వస్తువు అధిక వేగంతో కదులుతూ ఉంటే దాని వేగం బాగా తగ్గేలోగా అది భూమి నుండి తగినంత దూరం పోగలదు. అప్పుడిక ఆ వస్తువు మీద గురుత్వపు పట్టు బాగా తగ్గిపోతుంది. అలాంటి వస్తువు ఇక ఆగకుండా భూమి నుండి శాశ్వతంగా దూరం కాగలదు, మరి తిరిగి రాదు. అలా భూమి నుండి శాశ్వతంగా పోవడానికి అవసరమైన వేగాన్నే పలాయన వేగం అంటారు. భూమికి పలాయన వేగం సెకనుకి 11 కిలోమీటర్లు. సెకనుకి 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ వాతావరణపు పైపొరలను చేరుకోగల రాకెట్ ఇక భూమి మీద రాలిపడదు. పలాయన వేగం ఎక్కువే, కానీ మరీ అంత ఎక్కువేం కాదు. ఆ వేగంతో మనం రాకెట్లను పంపగలుగుతున్నాం. భూమి కన్నా పెద్దదైన జూపిటర్ అంటే గురుగ్రహం మీద గురుత్వాకర్షణ మరింత బలంగా ఉంటుంది. కనుక పలాయన వేగం సెకనుకి 60.5 కిలోమీటర్లు ఉంటుంది. సూర్యుడి మీద ఆ వేగం సెకనుకి 617 కిలోమీటర్లు ఉంటుంది. సైరస్ బి మీద సెకనుకి 3400 కిలోమీటర్లు ఉంటుంది. సూర్యుడి అంత ద్రవ్యరాశి ఉన్న న్యూట్రాన్ తార మీద పలాయన వేగం సెకనుకి 192,360 కిలోమీటర్లు ఉంటుంది. కనుక న్యూట్రాన్ తార చెర నుండి తప్పించుకోవడం కష్టం, కానీ కాంతి తప్పించుకోగలదు. కాంతి సెకనుకి 293,346 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి కన్నా ఎక్కువ తక్కువ తరంగ దైర్ఘ్యాలు గల ఇతర కిరణాలు కూడా అదే వేగంతో కదులుతాయి. రేడియో తరంగాలు కూడా తప్పించుకోగలవు. అందుకే వాటి సహాయంతో మనం న్యూట్రాన్ తారల్ని కనిపెట్టగలం. అంతరిక్షంలో ఒక వస్తువు నుండి దూరాన్ని ద్విగుణీకృతం చేసుకుంటే దాని గురుత్వాకర్షణ 4వ వంతుకి పడిపోతుంది. ఉదాహరణకి సూర్యుడి ఉపరితలం మీద ఉన్నప్పుడు మనం సూర్యుడి కేంద్రం నుండి 695,200 కిలోమీటర్ల దూరంలో ఉన్నామన్నమాట. అక్కడి నుంచి అంతరిక్షంలోకి మరో 695,200 కిలోమీటర్ల దూరం జరిగితే అక్కడి గురుత్వం ఉపరితలం మీద ఉండే గురుత్వానికి 4వ వంతుకి పడిపోతుంది. న్యూట్రాన్ తార ఉపరితలం మీద కేంద్రం నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాం.